వాతావరణం పుస్తకం 5వ భాగం. 1520లలో బెల్జియం దేశానికి చెందిన జాన్ బాప్టిస్టా వాస్ హెల్మాంట్ అనే రసాయన శాస్త్రవేత్త ఆవిర్ల మీదకి తన ఝాస మళ్లించాడు. ద్రవాలకి ఘన పదార్థాలకి ఖచ్చితమైన ఘనపరిమాణం ఉండటం ఆవిర్లకి లేకపోవటం అతడికి ఆశ్చర్యం కలిగించింది. ఒక పాత్రలో కాస్త ఇసుక కానీ నీరు కానీ తీసుకుంటే అది ఆ పాత్రలో ఒక భాగం మాత్రమే ఆక్రమిస్తుంది. అదే ఆవిరి అయితే పాత్ర అంతా నిండిపోతుంది. ద్రవాలతోనూ ఘనాలతోనూ పోలిస్తే ఆవిరులు అల్లకల్లోలంగా ఉండే పదార్థాలు కాబోలు అని భావించాడు హెల్మాంట్. అలాగే అల్లకల్లోలంగా ఉండే ఆదిమ పదార్థం నుండి విశ్వం ఆవిర్భవించింది అని భావించేవారు ప్రాచీన గ్రీకులు. ఆ ఆదిమ పదార్థానికే వాళ్ళు కయాన్ అని పేరు పెట్టారు. ఈ గాలి ఆవిరులు ఆ ఆదిమమైన అల్లకల్లోల స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని కయాన్ అని పిలవసాగాడు. అయితే ఆ పదాన్ని తన స్వంత భాషలో స్వాభావికమైన పద్ధతిలో ఉచ్చరించినప్పుడు ఆ కయాన్ కాస్త గ్యాస్గా పరిణమించింది. చివరకు ఆ మాటే అందరూ స్వీకరించారు. నేడు మనం గాలి, వాయువులు మొదలైన పదార్థాలన్నిటినీ గ్యాసులుగానే పరిగణిస్తాం. మండే కట్టె నుండి ఓ ప్రత్యేకమైన వాయువుని వాన్ హెల్మాంట్ వెలికితీశాడు. దానికి గ్యాస్ సిల్వెస్టర్ అని పేరు పెట్టాడు. అంటే కట్టె నుండి వచ్చిన వాయువు అని అర్థం. ఇది నిజానికి ఆవిరి కాదు, ఎందుకంటే చల్లారిస్తే ద్రవంగా మారదు. అది ఖచ్చితంగా గాలి కూడా కాదు, ఎందుకంటే గాలికి కాస్త భిన్నంగా ప్రవర్తిస్తోంది. వాన్ హెల్మాంట్ చేసిన కృషికి గొప్ప స్పందన ఉందనటానికి లేదు. కానీ 1756లో జోసెఫ్ బ్లాక్ అనే స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త సున్నపురాయిని వేడి చేస్తే అది మరో పదార్థంగా సున్నంగా మారిపోతుందని కనుక్కున్నాడు. ఆ చర్యలో వెలువడ్డ వాయువుని బ్లాక్ శ్రద్ధగా పరిశీలించాడు. ఈ వాయువు వాన్ హెల్మాంట్ కనుక్కున్న వాయువు రెండూ ఒక్కటే అని తేలింది. ఈ వాయువునే నేడు మనం కార్బన్ డైఆక్సైడ్ లేక బొగ్గు పులుసు వాయువు అంటున్నాం. కార్బన్ డైఆక్సైడ్ని సున్నంతో సంపర్కంలో ఉంచితే అది క్రమంగా సున్నపు రాయిగా మారిపోతుంది. మరీ విడ్డూరం ఏమిటంటే సున్నాన్ని ఊరికే అలా గాల్లో వదిలేసినా కూడా అది క్రమంగా సున్నపు రాయిగా మారిపోతుంది. అయితే ఈ మార్పు కాస్త మెల్లగా జరుగుతుంది. ఈ చర్యను బట్టి గాలిలో కాస్త కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఉందని గమనించాడు బ్లాక్. దీనిని బట్టి గాలి ఓ సరళమైన సమజాతీయమైన పదార్థం కాదని అర్థమయ్యింది. అందులో కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఉంది కాబట్టి అది పలు వాయువుల మిశ్రమం అయి ఉండాలి. అయితే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పాలు 0.035% మాత్రమే. అదేవిధంగా మనుషులు విడిచే శ్వాసలో మామూలు గాలిలో కన్నా ఎక్కువ పాలు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అని బ్లాక్ కనుక్కున్నాడు. మనుషులు విడిచిన శ్వాసలో సున్నాన్ని ఉంచితే అది గాలిలో కన్నా వేగంగా సున్నపు రాయిగా మారుతుంది. అలాగే కొవ్వొత్తి మండినప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ పుడుతుంది. మామూలు గాలికి కార్బన్ డైఆక్సైడ్కి మధ్య ఓ ముఖ్యమైన తేడా ఉందని కనుక్కున్నాడు బ్లాక్. కొవ్వొత్తి గాలిలో మండుతుంది కానీ కార్బన్ డైఆక్సైడ్లో మండదు. మూసిన పాత్రలో కొవ్వొత్తిని మండించడానికి ప్రయత్నించాడు బ్లాక్. మైనం పూర్తిగా ఆవిరయ్యే లోపలే కొవ్వొత్తి ఆరిపోయింది. ఈ ఫలితం బ్లాక్కి ఆశ్చర్యం కలిగించలేదు. మండే కొవ్వొత్తి నుండి కార్బన్ డైఆక్సైడ్ పుడుతుంది కాబట్టి కొవ్వొత్తి మండుతూ పోతే ఒక దశలో పాత్రలో కార్బన్ డైఆక్సైడ్ మరీ ఎక్కువై కొవ్వొత్తి దీపాన్ని ఆర్పేసి ఉంటుంది.